அன்றி உலகமளந்தாய் அடி போற்றி, சென்றங்கு தென்னிலங்கை சற்றாய் திரள் போற்றி, பொன்றச் சகடம் உதைத்தாய் புகழ் போற்றி, கன்று குணிலாய் எரிந்தாய் கடல் போற்றி, குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி, வென்று பகைகெடுக்கும் நின் கையில் வேல் போற்றி, என்றென்றும் சேவகமே ஏத்திப் பறைகொள்வான் இன்றியாம் வந்தோம் இறங்கேலோர் எம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ இரவை நால்கவ பாசுரம் அன்றி உலகம் அனே பாசுரம், மங்களாசாசன பாசுரம் அனி தீன்னி அண்டாரு. பகவந்துனிக்கு ஆண்டாள் சேசே மங்களாசாசனம், மங்களாண்ணி ஆசாசிச்சடம், சுவாமி மீக்கு மங்களம் கலுகுகாக்க, மங்களம் கலுகுகாக்க அனி செப்படம். பெத்தவாள்ளு சின்ன ஸ்தாயிலோ உன்னட்டு வாழ்லக்கு ஆ விதங்க ஆசீர்வதிஸ்தாரு. காணி ஆண்டாள் ஆ பகவந்துனிக்கு மங்களம் பாடுத்துன்னாரு. இது ஆண்டாள் யொக்க தண்டி காரு விஷ்ணு சித்துடு பெரியாழ்வார் பல்லாண்டு பல்லாண்டு அனி ஆ பகவந்துனிக்கு மங்களம் பாடாரு. அதேவிதங்க ஆண்டாள் கூட ஈ பாசுரம்லோ ஆ பகவந்துனிக்கு மங்களம் பாடுத்துன்னாரு. ஆ பகவந்துண்ணி ஆண்டாள் கள்ளார தரிசிஸ்துன்னார் ஸ்ரீகிருஷ்ணுண்ணி. ஆஹா, கிருஷ்ணுடு எட்டுவண்டி சௌலபியந்தோ உன்னாரு. காணி மன பூர்வாச்சாரு மன பெத்தலு ஆ பகவந்துண்ணி பராத் பருடு அனி பாக வர்ணிச்சு உன்னாரு. அனன்யாதீனத்வம் தவக்கில ஜகுர் வைதிக கிரஹ பராதீனம் துவாம் து பிரணத பரதந்திரம் மனுமகே அனி சுவாமி கூறத்தாழ்வான் வரதராஜஸ்தவம்லோ செப்பினட்டு பகவந்துரு எட்டுவண்டி வாழைன அட்டுவண்டி சுவாமி மன கொரக்கு மன யொக்க பிரார்த்தனன் அட்லே அங்கீகரிச்சு பதி அடுகு நடிச்சு வச்சி ஈ சிம்மாசனம்லோ ஆயன கூர்ச்சுன்னார் கதா. ஆஹா, ஆ சுவாமி யொக்க பாதானிக்கு எதை நொப்பி கலிகிந்தோ ஏமோ, ஆ சுவாமிக்கு மனம் மங்களம் பாடுத்தாம் அனே பாவந்தோ ஆண்டாள் ஆ பகவந்துனிக்கு மங்களம் பாடுத்துன்னார்னமாட. அண்டே பகவந்துடு தர கலிகினட்டுவண்டி பக்தி வீழ்லனு ஆ விதங்க மங்களம் பாடினட்டு சேஸ்து உண்டுந்தி. அண்டே பகவந்துனிக்கு எதைனா அயிபோதுந்தோ ஏமோ அனே ரகங்க வீழ்ல மனசுலோ ஒக ரகமைனட்டுவண்டி ஆ பயம் வீழ்லக்கு கலிகி உண்டி அன்னமாட. தீவிரமைனட்டுவண்டி பகவத் பக்திதோ கூடின வாழ்லு ஆ விதங்கானே உண்டாரு. பிள்ளை திருநரையூர் அரையர் அனேட்டுவண்டி ஒரு சுவாமி, ஆயன திருச்சி பக்கன திருச்சிராப்பள்ளி அனேட்டுவண்டி ஆ மகாநகரம் பக்கன உன்னட்டுவண்டி, அட்டே ஸ்ரீரங்கம் பக்கன உன்னட்டுவண்டி தொட்டியம் அனேட்டுவண்டி ஆ ஊர்லோ பெருமாள் குடியிலோ ஆயன உண்டே காலம்லோ ஒரு அக்னி பிரமாதம் ஜெரிகிந்தட. அதனிக்கு முக்குரு குமாரலு வாழந்தர்னி பயிட்ட வெள்ளக்கூடாது, மீரு மனமந்தா கலிசி பகவந்துனிக்கு ஆ அக்னி பிரமாதம் கலவுகொண்டா மனம் சுட்டு நிலச்சி உண்டாலி அனி செப்பி, அதேவிதங்கானே ஆ நிலச்சி வாழ்லு சிவர்லோ பிராணத்யாகம் சேசாரனி சரித்திரம் செப்து உண்டுந்தி. பகவத் பக்திதோ கூடினட்டுவண்டி வாழ்லு ஈ விதங்க உண்டாரன்னமாட. ரூபசம்ஹனனம் லக்ஷ்மீம் சௌகுமாரியம் சுவேஷதாம் ததிர்சுர் விஸ்மிதாகாராஹ ராமஸ்ய வனவாசினஹ தே தம் சோமமிவோத்யந்தம் திருஷ்ட்வா வை தர்மஜாரிணஹ மங்களானி பிரயுஞ்சானாஹ பிரத்யக்ரிஹன் திருடவ்ரதாஹ. ராமுலுவாரி யொக்க சௌந்தர்யாண்ணி சூசி மைமரிச்சிப்போயின மகர்ஷுலு வச்சின காரியாண்ணி மர்ச்சிப்போய் ராமுலுவாரிக்கு மங்களாசாசனம் செய்யடானி முதலுபெட்டினாரு. ஆ விதங்க ஆண்டாள் கூட ஆ பகவந்துனிக்கு ஸ்ரீகிருஷ்ணுனிக்கு மங்களம் பாடுத்துன்னாரு ஈ பாசுரம்லோ. பாசுரார்த்தானிக்கு வஸ்தாம். அன்றி உலகமளந்தாய் அடிபோற்றி, ஆனாடு ஈ லோகமுனு ரெண்டு அடுகுலச்சே கொலிச்சாடு. பரோ மாத்திரையா தனுவா விரதான நதே மகித்வமன்வஸ்னுவந்தி உபேதே வித்மரஜசி பிருத்திவியாஹ விஷ்ணோ தேவத்வம் பரமஸ்ய வித்சே அனி வேதம்லோ செப்பினட்டு பகவந்துடு தம யொக்க திவ்யமைனட்டுவண்டி பாதமுல சேத ஈ பிரபஞ்சம் அன்னிட்னு கொலிச்சாடனமாட. சபூமிம் விஸ்வதோ விருத்வா அத்யதிஷ்டத் தசாங்குலம் அனி புருஷ சூக்தம் தீன்னி பாக வர்ணிஸ்து உந்தி. அன்றி உலகமளந்தாய் அடிபோற்றி அனி செப்து ஆரம்பம்லோ மத்தியலோ చివర్లో త్రివిక్రమస్వామి యొక్క స్మరణాన్ని చేస్తున్నారు. ఈ తిరుపావై ఒకనొక క్రతువు లాంటిది, అందువల్ల క్రతువు ఒక యాగం చేసే సందర్భంలో 3 సార్లు త్రివిక్రమస్వామిని స్మరించాలి అని యాగం విధి చెప్తుంది కనుక అదేవిధంగా అండాళ్ళు ఇక్కడ త్రివిక్రమస్వామిని కీర్తిస్తూ ఉన్నారు. సెన్రంగు తెన్నిలంగై శట్రాయ్ తిరల్ పోట్రి. వెంటనే రామావతార కాలంలో రాములు వారు చేసినటువంటి రావణవధ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. సెన్రంగు అక్కడికి వెళ్ళి తెన్నిలంగై దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంకాపట్టణం, అందమైన లంకాపట్టణం, అక్కడ ఉన్నటువంటి లంకేశ్వరుణ్ణి శట్రాయ్ సంహారం చేశావు. ఆ విధంగా సంహారం చేసినటువంటి నీ యొక్క భుజ బలమునకు మంగళం కలుగుగాక, శట్రాయ్ తిరల్ పోట్రి అని అంటున్నారు. పొండ్రచ్చగడం ఉదైత్తాయి పుహళ్ పోట్రి. వెంటనే కృష్ణావతార విషయానికి వస్తారు. కృష్ణావతార కాలంలో కంసుని చేత పంపబడినటువంటి ఒక అసురుడు బండిలో దూరినాడు, శకటాసురుడు వాడు. ఆ శకటాసురుణ్ణి శ్రీకృష్ణ శిశు సంహారం చేసిన వృత్తాంతాన్ని ఇక్కడ అండాళ్ చెప్పడం జరుగుతుంది. పొండ్రచ్చగడముదైత్తాయి కట్టు వీడి రూపు నశించినట్లు ఆ శకటాసురుణ్ణి తన్ని సంహరించాడు శ్రీకృష్ణుడు. ఆ కార్యాన్ని ఇక్కడ చెప్తున్నారు అండాళ్. అటువంటి నీ యొక్క ఆ పొగట్టలకు మంగళం కలుగుగాక అని చెప్తున్నారు అండాళ్. కండ్రు కునిలా ఎరిందాయి కడల్ పోట్రి. అది మాత్రం కాదు, కంసుని చేత పంపబడిన వత్సాసురుడు, కంసుని చేత పంపబడిన కపిత్తాసురుడు వాళ్ళిద్దరూ ఆ బృందావనంలో శ్రీకృష్ణుడు పశువుల వెనక ఉండే సమయంలో ఆ వత్సాసురుడు ఆ దూడ గుంపులో ఒకరుగా చేరి అటూ కృష్ణుడు ఎప్పుడు ఏమారుతాడు, అతన్ని సంహారం చేస్తామనే భావంతో నిలిచి ఉంటున్నాడు. అదేవిధంగా ఒక వెలగ జట్టు పైన ఒక అసురుడు ఉండినాడు. ఇద్దరినీ ఒకే సమయంలో శ్రీకృష్ణుడు సంహారం చేశాడు. ఆ వత్సాసురుణ్ణి అట్లనే ఎత్తుకొని ఆ కపిత్తాసురుడు పైన విసిరినాడు. ఒకే సమయంలో ఇద్దరూ చచ్చిపోయారు. ఆ వృత్తాంతాన్ని అండాళ్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా చేసినటువంటి శ్రీకృష్ణ నీ యొక్క శ్రీపాదమునకు మంగళం కలుగుగాక అని అండాళ్ చెప్పడం జరుగుతుంది. కుండ్రు కుడయా ఎడుతాయి గుణం పోట్రి. కృష్ణావతార కాలంలో గోవర్ధన పర్వతాన్ని ఒక గొడుగులాగా తీసుకొని ఆనాడు అందరినీ రక్షించావు కృష్ణ. ఆ విధంగా రక్షించినటువంటి నీ యొక్క ఆ సౌశీల్యం అనేటువంటి ఆ కళ్యాణ గుణానికి మంగళం కలుగుగాక అని ఇక్కడ అండాళ్ చెప్పడం జరుగుతుంది. యస్సప్తహాయనో బాలః కరైణేకేన లీలయా కథం బిభ్రద్గిరివరం పుష్కరం గజరాడివ అని శ్రీభాగవతంలో చెప్పినట్టు 7 ఏళ్లతో కూడినటువంటి ఆ శ్రీకృష్ణుడు ఒక ఏనుగు తామర పుష్పాన్ని ఎత్తినట్టు గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు పట్టుకున్నారట. శ్రీభాగవతం దీన్ని చక్కగా వర్ణిస్తూ ఉంది. అటువంటి ఆ కార్యాన్ని ఇక్కడ స్మరిస్తూ ఆ భగవంతుని యొక్క ఆ కళ్యాణ గుణాన్ని ఇక్కడ కీర్తిస్తూ ఉన్నారు అండాళ్. కుండ్రు కుడయా ఎడుతాయి గుణం పోట్రి వెన్రు పగై గడుక్కుం నిన్కయ్యిల్ వేల్ పోట్రి. వెన్రు బాగా గెలించి శత్రువులు లేకుండా చేసే విధంగా ప్రకాశించుచున్న నీ శ్రీహస్తంలో ఉన్నటువంటి ఆ శూలాయుధానికి మంగళం కలుగుగాక అని అండాళ్ చెప్పడం జరుగుతుంది. అంటే శ్రీకృష్ణుని యొక్క శ్రీహస్తంలో శూలాయుధం ఎలా ఉంటుంది అంటే నందగోపుని యొక్క ఇంట్లో శూలాయుధం ఉంటుందట. ఆ శూలాయుధాన్ని అప్పుడప్పుడు శ్రీకృష్ణుడు పట్టుకుంటాడట. ఒక పూర్వాచారులు ఈ విధంగా అభిప్రాయపడ్డారు. కానీ భగవంతుడు శ్రీ మహావిష్ణు యొక్క దివ్య ఆయుధాలు 16 ఆయుధాలు అని శాస్త్రం చెప్తుంది. ఆ 16 ఆయుధాల్లో శూలాయుధం కూడా భగవంతునికి శ్రీ మహావిష్ణువుకు ఒక ఆయుధంగా ఉన్నందువలన దాన్ని ఇక్కడ అంటాళ్ స్మరిస్తూ ఉన్నారు. ఎన్రెన్రుం సేవకమే ఏత్తిప్పరై కొల్వాన్ ఎన్రెన్రుం ఎల్లప్పుడు ఈ ప్రకారముగా నిన్ను మేము ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాం. ఉన్ సేవకమే, నీ యొక్క ఆ వీర చరిత్రాన్ని, ఆ విక్రమాన్ని మేము కీర్తిస్తూ ఉంటాం. ఏటిప్పరై కొల్వాన్, ఆ విధంగా కీర్తించి మేము నీ యొక్క దివ్య అనుగ్రహంతో మేము నీ దగ్గర మాకు కావలసినటువంటి ఆ అభిమతాన్ని మేము పొందుతాం. దాన్ని పొందుటకు ఇంద్రియాం బంధో, ఈనాడు మేము నీ దివ్య సన్నిధికి వచ్చి ఉన్నాం. ఇరంగేలోరెంబావాయ్, కృష్ణ మా విషయంలో నువ్వు కృప చేయవలయను అని అంటాళ్ ఈ పాసురంలో పేర్కొంటున్నారు. అతి ఆశ్చర్యమైనటువంటి మంగళాశాసన పాసురం ఇది. ఆండాళ్ తిరువడిగళే శరణం.